ఆడ తర్వాత ఆయన దుఃఖితుడై తాను భార్యలతో చెప్పాడు, నేను ఇంకా రాజ్యానికి వెళ్ళను, ఎందుకంటే ఇటు నుంచి ఇటు నేను ఇంకా సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తాను. ఎందుకంటే భారతంలో గమనించవలసిన కొన్ని అంశములు ఉన్నాయండి. ఎందుకంటే ఎంత 18 రోజులు చెప్పుకున్నా ఏదో సారాంశం చెప్పాను, నేను తృప్తిపడ్డా మీరు తృప్తిపడ్డా, భారతం ఎప్పుడూ చెప్పుకోవలసిన గ్రంథమేని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవలసింది ఇక్కడ. ఎందుకంటే భారతంలో అడుగడుగున మాటలతో ధర్మాన్ని చెప్తాడు. అందుకే భారతం పంచమవేదం ఎందుకైందంటే వాళ్ళ మాటలు పట్టుకోవాలండి. కానీ మనం సంఘటన ప్రాధాన్యంకి వెళ్ళిపోతాం, కానీ మాటల ప్రాధాన్యం పట్టుకోం, ఉపదేశ ప్రాధాన్యం చూడాలి. ఇక్కడ పాండురాజు ఆడిన మాటల్లో సన్యాస ధర్మం అంటే ఏమిటో చెప్తాడు మొత్తం. నేను ఇక్కడి నుంచి గుండు గొరిగించుకుని అన్నీ విడిచిపెట్టి ఇటు నుంచి ఇటే వెళతాను, ఇంకా భోగములు స్వీకరించను, ఎందుకంటే గృహస్థ ధర్మంలో ఉండాలి అంటే సంతానము వృద్ధి జరగాలి, అది నాకు ఇంకా యోగ్యం లేదు, శాపగ్రస్తుడి అయిపోయాను. పైగా మా నాన్న విచిత్ర వీర్యుడు కామమనేటువంటి వ్యసనానికి లోనై ఆయన ప్రాణాలు కోల్పోయాడు, నేను వేట అనే వ్యసనానికి లోనై నేను పొరపాటు చేశాను అన్నాడు. ఈ రెండింటి ద్వారా ఎంత మహాత్ములైనప్పటికీ కూడా వ్యసనంతో దెబ్బతింటారు అని చెప్తున్నారు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అంతేకాని ఓహో పాండురాజు కూడా వ్యసనం ఉందన్నమాట అని మనం తృప్తిపడ్డం కాదండి ఇక్కడ. మహాత్ములకే వ్యసనం కాసింత ఉంటే దెబ్బతిన్నారు అంటే ఇంకా ఎంత జాగ్రత్త ఉండాలో చెప్పాలి ఇక్కడ వరకే. అలాగే ధర్మరాజు కూడా జ్యోత వ్యసనం అనుకుంటే పాపం, ముందే చెప్తున్నా, వెంటనే ధర్మరాజును జ్యోత వ్యసనపరుడని అనుకుంటే పాపం. అది ఆ సందర్భం వచ్చినప్పుడు చూద్దాం. ధర్మరాజు వ్యసనపరుడు కాడు, అక్కడ అంశం అక్కడ ఉన్నది. పాండురాజు మాత్రం అనుకున్నాడు నాకు మృగయా వ్యసనం వల్ల ఇలా జరిగింది కదా అని బాధపడ్డాడు. పైగా మహాత్ములు కించిత్ దోషాన్ని కూడా పెద్దగా చూసి పశ్చాత్తాపడతారండి, ఇది తెలుసుకోవాల్సింది. మామూలు వాళ్ళు పెద్ద పాపాలను కూడా నాదేం దోషం అని సమర్థించుకుంటూ ఉంటారు, ఇన్నింటిగా అది తేడా ఇక్కడ. అందుకే మహాత్ముడు తనని తాను పరిశీలించుకుని చాలా పశ్చాత్తాపడి తాను పూర్తిగా నివృత్తి మార్గంలోకి వెళతాను అని దుఃఖితుడై అంటూ ఉంటే అప్పుడు భార్యలు గొప్ప మాట అన్నారు, నీకు నిజంగా వైరాగ్యం కలిగితే ఆ నివృత్తి మార్గమనే ఎందుకంటావు? పైగా ఆయన ఒక మాట చెప్తాడు, మీరు ఇట్నుంచి తిన్నగా వెళ్ళిపోండి. ఎక్కడికి? కురు సామ్రాజ్యానికి వెళ్ళి అక్కడ ధృతరాష్ట్రుడు, సత్యవతి, భీష్ముడు అందరూ ఉన్నారు, వారికి చెప్పండి నేను ఈ విధంగా అన్ని విడిచిపెట్టి విరక్తుండే నివృత్తి మార్గంలోకి వెళ్ళిపోయానని చెప్తూ, మీరు అక్కడ రక్షణగా ఉండండి, క్షేమంగా ఉండండి అని వాళ్ళని ఎప్పుడైతే చెప్తారో వాళ్ళు ఎంత గొప్ప మూర్తులంటే, నువ్వు సన్యాసం స్వీకరిస్తేనే తరిస్తాను ఎందుకు అనుకోవడం? నీకు నిజంగా వైరాగ్యం కలిగితే ఇతర మార్గములు కూడా ఉన్నాయి, నువ్వు వానప్రస్థాన్ని కూడా స్వీకరించవచ్చు. వైరాగ్యం కలిగితే వానప్రస్థాశ్రమ స్వీకారం చేసినప్పుడు భార్యతో భోగాదులు అనుభవించకపోయినప్పటికీ కూడా తపస్సు, దేవపితృకర్మలు ఇవన్నీ చేస్తారు. అప్పుడు మేము నీకు సహకరిస్తుంటాం, మేము కూడా ఇంద్రియ నిగ్రహం కలిగి నీ సన్నిధిలో ఉంటూ మేము తపస్సు చేసుకుంటూ మీకోసం తపస్సు చేస్తూ నీ తపస్సుకు సహకరిస్తాం. ఇద్దరూ అన్నట్టండి, ఎంత అద్భుతమైన దాంపత్య ధర్మం చూడండి. అందుకే దాంపత్య ధర్మం అంటే కేవలం భోగానుభవం మాత్రమే కాదు, అది తపస్సు, అనుష్ఠానం, వీటికి కూడా సహకరించడం. అందుకే నీ తపస్సుకు ధర్మానికి సహకరిస్తూ మేము మీతో పాటు ఉంటాం, నువ్వు వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించు అనగానే అప్పుడు మీరు చెప్పిన ఈ మాట బాగుంది, నేను వానప్రస్థాన్ని స్వీకరిస్తాను అన్నాడు. ఎంత అద్భుతమైన మాట! అప్పుడు వానప్రస్థాశ్రమం అంటే ఏమిటో చెప్తాడండి పాండురాజు. మొత్తానికి పాండురాజు సంభాషణలో మనకి వానప్రస్థ ధర్మం అంటే ఏమిటి, సన్యాస ధర్మం అంటే ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ. అయితే ఇక్కడ సన్యాస ధర్మంలో కూడా వివిధములైన భేదములు ఉన్నాయి. క్షత్రియులకు కొన్ని సన్యాసాలు నిషేధం, క్షత్రియులకు వానప్రస్థమే విధించబడింది. అందులో కూడా సన్యాసి అయినప్పుడు భార్యలను విడిచిపెట్టి వాళ్ళ అనుమతితో తాను సన్యాసిస్తే ఎలా ఉండాలో ఆ విధానాన్నంతటి ఇంతవరకు పాండురాజు చెప్పాడు. ఇప్పుడు వానప్రస్థం మీతో ఉన్నప్పుడు ఎలా ఉండాలి అనే దాన్ని వివరించాడు ఇక్కడ. దానితో అప్పుడు భార్యలతో కలిసి అరణ్యం నుంచి క్రమంగా హిమవత్పర్వత ప్రాంతాల వైపు వెళుతున్నాడు. హిమవత్పర్వత ప్రాంతాన్ని అటు రామాయణము వర్ణించింది, ఇటు భారతము వర్ణించింది. యోగానికి, తపస్సుకి, దైవత్వానికి హిమవత్పర్వతమే ఆధారం. అందుకే భారతీయ సంస్కృతి అంతటికీ కూడా గంగా యమునయోర్ మధ్య ఏ వసంతి తే మునయ వాళ్లే ఆధారం అండి, వాళ్ళని స్మరించుకోవాలి ఇక్కడ. అలాంటి హిమవత్పర్వత ప్రాంతాల్లో తాను తపోనిష్టలైనటువంటి భార్యలతో కలిసి వెళుతున్నట్ట. ఆ వెళుతున్నప్పుడు క్రమంగా చైత్యరథమనే అరణ్యాన్ని దాటి కాలకూటము మొదలైన పర్వతాలు దాటి గంధమాదన పర్వతం చేరాడు. ఇవి ఊహతో కూడా వెళ్ళడం కష్టమండి. అలాంటి పర్వతములన్నీ దాటుతూ క్రమంగా ఆ మహానుభావుడు శతశృంగ పర్వతాన్ని చేరుకున్నాడు. ఆ వెళ్ళేటప్పుడు త్రోవలో ఇంద్రజుమ్నమనే సరస్సు, హంసకూటమనే పర్వత శిఖరం ఇవన్నీ దాటుతూ శతశృంగమనే పర్వతాన్ని చేరి అక్కడ తపస్సు చేస్తున్నాడు. ఆ శతశృంగ పర్వతం వద్ద అనేక మంది మహర్షులు ఉన్నారు. ఆ మహర్షుల యొక్క సాంగత్యంలో తాను ఆశ్రమం నిర్మాణం చేసుకుని వానప్రస్థుకు విధించబడినటువంటి దేవ పితృకర్మలు మొత్తం చేస్తూ మహాతపస్వి అయ్యి ఉన్నాడు. పైగా అక్కడ ఉన్నటువంటి భార్యలు కూడా ఆయనకి సహకరిస్తున్నారు. మహర్షుల సేవ చేస్తూ ఆ మహానుభావుడు జితేంద్రియుడై ఉండగా సతుకాళీన మహతా ప్రాప్య నిష్కల్మషం తపః బ్రహ్మర్షి సదృశ పాండుః బభూవ భరతర్షభః. బహుకాలం తపస్సు చేశాడు నిష్కల్మషుడైన పాండురాజు. పైగా ఇక్కడ వెళ్ళేటప్పుడు కూడా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోలేదండి. అక్కడున్న కొందరు బ్రాహ్మణులకి తన దగ్గర తన భార్యల దగ్గర ఉన్న సంపదంతా దానం చేస్తట. ఎందుకంటే వానప్రస్థంలో ఈ సంపదలు భోగములు స్వీకార్యములు కావు, నగర గ్రామ్య భోగములు విసర్జించాలి వానప్రస్థాశ్రమంలో. అందుకే సంపదలన్నీ దానం చేసి ఆ విప్రులకు చెప్తారు, మీరు వెళ్ళి కురు సామ్రాజ్యంలో చెప్పండి ఈ విధంగా మేము పర్వతాల వైపు వెళ్ళి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించామని. ఈ విధంగా తన కబురు పంపి అక్కడ ఆ విధంగా బహుకాలం తపస్సు చేస్తే పాండురాజు ఎలా ఉన్నాడంటే బ్రహ్మర్షులతో సమానమైన తేజస్వి అయ్యాడు. ఇది పాండురాజు యొక్క దివ్యత్వం. ఆ తర్వాత ఒకప్పుడు బ్రహ్మర్షులందరూ కూడా యోగశక్తితో బ్రహ్మలోకానికి వెళుతూ ఉండగా అప్పుడు ఆ మహానుభావుడు వాళ్లతో అన్నట్ట, మేము కూడా నీతో పాటు వస్తాము. ఇది చెప్పినది పాండురాజు. అప్పుడు ఆ బ్రహ్మర్షులు అన్నారు, కోరుకున్నంత మాత్రాన సరిపోదయ్యా, దానికి తగ్గ యోగ్యత ఉండాలి. ఇప్పుడు నువ్వు బ్రహ్మాది ఊర్ధ్వలోకాలకి రావాల్సిన వాడివి కావు, పైగా ఆ మార్గములు అత్యంత అగమ్యములైనటువంటివి. ఎందుకంటే హిమవత్పర్వత ప్రాంతముల పైనుండే స్వర్గానికి ఇతర లోకాలకు వెళ్ళడం అనే విధానం మనకి భారతంలో కనబడుతుంది. దానితో మళ్ళీ రీసెర్చ్ స్కాలర్స్ బయలుదేరిపోయారండి. దీన్ని బట్టి స్వర్గలోకం ఎక్కడుందయ్యా అంటే హిమవత్పర్వతంలో అటువైపు వెళ్ళిపోతే టిబెట్ ఉంది కదండి, అదే స్వర్గం అన్నాడు ఒక ఆయన. రీసెర్చ్ పెద్దలు కూడా చెప్తున్నారు టిబెట్టే త్రివిష్టం అంట. ఇవి ఎక్కడైతే చదివి పాడైపోతామని ముందే ఇక్కడ చెప్తున్నాం. స్వర్గాది లోకాలు ఊర్ధ్వలోకములు. మరి హిమవత్పర్వత ప్రాంతం నుంచి వెళ్ళారు ఎందుకు వర్ణించారు అంటే ఈ దేహంతో అక్కడికి వెళ్ళగలిగే శక్తి యోగం ద్వారా సంపాదించుకుని క్రమంగా ఈ దివ్యత్వాన్ని సంపాదించి అటు నుంచి వాళ్ళు ఊర్ధ్వగమనాన్ని యోగ మార్గంలో వెళతారు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే హిమవత్పర్వతం కొసకు వెళ్ళిపోతే అక్కడ బ్రహ్మలోకం ఒకవైపు స్వర్గలోకం మరొక వైపు ఉందని అర్థాలు గ్రహించవద్దు. అవి వాళ్ళు యోగ మార్గంలో అంతరిక్ష గమనం చేసినట్లే వర్ణించారు. ఇది తెలుసుకోవాల్సిన అంశం. మొత్తానికి ఆ వెళుతున్న మార్గములు అగమ్యములు. అసలు ఇప్పటి వరకు మీరు రాగలిగారు శతశృంగం వరకు, ఇక్కడి నుంచి పైకి వెళ్ళే మార్గములు ఇంకా అగమ్యములు అన్నారు. నిజానికి మనం గంధమాదన మనం వింటూ ఉంటే హాయిగా ఉంది, కానీ ఆ పరిసరాలకు కూడా వెళ్ళలేమండి. బదరికాశ్రమం నుంచి వసుధార మొదలైన ప్రాంతాలకు వెళ్ళేటప్పటికే మహా కష్టపడాలి. ఇంకా అటువైపు చెప్తున్నటువంటి స్థానములు మామూలు శరీరాలతో వెళ్ళలేం. ఇప్పటికీ యోగులు మహాత్ములు వేల సంఖ్యలో అక్కడ ఉన్నారు. అలాంటి స్థానములు అవి దేవతలు ఋషులు. పై ఇక్కడ వర్ణిస్తాడు ఆ ఋషులందరూ చెప్తారు పాండురాజుతో, అక్కడ ఉన్నటువంటి సామాన్యులు కారయ్యా, సిద్ధపురుషులు ఉంటారు, మహాత్ములు ఉంటారు, దేవతలు ఉంటారు, ఈ మార్గము నుంచి వెళ్ళడం అంత సాధ్యం కాదు. కాబట్టి నువ్వు కష్టపడుకు, నీ భార్యలను కష్టపెట్టకు, ఇక్కడ తపస్సు చేస్తూ ఉండు అంటే తపస్సు చేసి ఏం చేయాలన్నాడు. ఇక్కడ నేను భార్యలతో వానప్రస్థుగా ఉన్నా ఒక బాధ నన్ను బాగా పీడిస్తుంది. ఎందుకంటే మనిషి మొత్తం తీర్చుకోవలసిన రుణములు మూడు వేదం ప్రకారంగా. ఇక్కడ నాలుగు రుణములు కూడా చెప్పారండి. నాలుగు రుణముల్లో ఒకటి దేవరుణం, పితృరుణం, ఋషిరుణం. మూడింటితో పాటు మనుష్య రుణం అనే మాట చెప్తున్నాడు. ఇవి ఎలాగో అంటే యజ్ఞేస్తు దేవాన్ ప్రీణాతి. ఇప్పుడు తెలిసిందా భారతం ఎందుకు చెప్పుకుంటున్నామో? కథ కోసంగా, ధర్మాల కోసం. యజ్ఞేస్తు దేవాన్ ప్రీణాతి, గృహస్థాశ్రమ ధర్మాలండి ఇవన్నీ తెలుసుకోవాల్సింది. ఇది వానప్రస్థు కూడా చేయాలి. గృహస్థాశ్రమంలో ఉన్న ప్రతివాడు కూడా యజ్ఞముల ద్వారా దేవతల్ని ప్రీతి చెందించాలి. యజ్ఞములు అనగా అగ్నిహోత్రం మాత్రమే కాదు, దేవతారాధనలు ఇవన్నీ కూడా. ఇది తెలుసుకోవాలి. మా పిల్లలకి పెళ్లి చేసేయాలని తొందరపడుతున్నటువంటి తల్లిదండ్రులందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పెళ్లి చేసేసాం, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చూసుకుంటున్నారని తృప్తి పడిపోతున్నాం, కానీ గృహస్థ ధర్మం వాళ్ళు చేస్తున్నారా అని ఆలోచించండి. ఇక్కడ వాళ్ళు సంధ్యావందనాది కృత్యాలు, పితృదేవతలను తృప్తిపరచాలి, దేవతారాధనలు చేయాలి. అంతేగాని ఇప్పుడేంటండి, మాలాగే రిటైర్ అయ్యాక వాళ్ళు ప్రారంభిస్తారంటే వీళ్ళు పాపాత్ములు, వాళ్ళు పాపాత్ములు అర్థం. ఇక్కడ గృహస్థ ధర్మంలో చేయవలసిందంటే యజ్ఞైస్తు దేవాన్ ప్రీణాతి, యజ్ఞముల ద్వారా దేవతల్ని తృప్తి చెందించాలి. అలాగే స్వాధ్యాయ తపస మునీన్, స్వాధ్యాయము ద్వారా, తపస్సు ద్వారా అంటే శాస్త్రాధ్యయనం ద్వారా ఋషులు తృప్తిపరచాలి. పుత్రుల ద్వారా, శ్రాద్ధముల ద్వారా పితృదేవతల్ని తృప్తిపరచాలి. తాము బ్రతుకున్నంతకాలం శ్రాద్ధములు చేయాలి, తర్వాత తమ పుత్ర సంతతి ద్వారా పితరులకి సద్గతులు కల్పించాలి. ఇలా మూడు రుణములు తీర్చుకోవడానికి మూడు మార్గములు. ఇది వేదము చెప్పింది, ఉపనిషత్తులు చెప్తున్నాయి. అందుకే యజ్ఞముల ద్వారా దేవతలను, స్వాధ్యాయము తపస్సు ద్వారా ఋషులను, పుత్రుల ద్వారా, శ్రాద్ధముల ద్వారా పితరులను తృప్తిపరచాలి. ఈ మూడు రుణములు తీర్చుకున్నవాడే సద్గతికైనా ముక్తికైనా అర్హుడవుతాడు. ఈ రుణాలు తీర్చుకోని వాడి కోని వాడికి ఉత్తమ లోకాలు ఉండవు, ఇంకా మోక్షం గురించి చెప్పనే అక్కర్లేదు ఇక్కడ. నాలుగవది అనుశంసేన మానవాన్ అన్నాడు ఇక్కడ. అంటే దయతో సాటి మానవులు రుణాన్ని తీర్చుకోవాలి అన్నాడు. దయ అంటే దుఃఖంలో ఉన్నవాడిని ఆదుకోవడం, కావలసిన వాడికి కావలసింది ఇవ్వడం. ఇది దీని ద్వారా మనుష్య రుణం తీర్చుకోవాలి. ఇందులో నేను పితృరుణం తీర్చుకోవడానికి యోగ్యత లేకుండా అయింది, సంతానం లేదు, అందుకు మీరు అనుగ్రహించండి. జీవుడికి ఆ వేదన బాగా మిగిలిందనమాట. అప్పుడు మేము దివ్య దృష్టితో ఆలోచించి చెప్తూ ఉన్నాం, నీకు సత్సంతానం కలుగుతుందయ్యా, ఎవరికీ లేనంత అద్భుత సంతానం నీకు కలుగుతుంది, సామాన్యం కాదు, మాకు దివ్య దృష్టితో కనబడుతుంది, నిష్కల్మషమై దైవ సమానమైన సంతానం నీకు కలుగుతుంది, నువ్వు సంతాన విషయంలో దుఃఖించడానికే లేదు, అందుకే నేను ఇక్కడ ఉండమన్నావు. నీకు నీ భార్యల ద్వారా సత్సంతానం కలుగుతుంది, దానికి చెయ్యవలసిన ప్రయత్నం నువ్వు చెయ్యు. ఎలా అనేది మొత్తం మేము చెప్తామా, అంతవరకే. ఋషులు కూడా ఎంతవరకు చెప్పాలో అంతవరకు, మిగిలింది పురుష ప్రయత్నంతో సాధించవలసింది అని చెప్పిన తర్వాత పాండురాజుకు మళ్ళీ ఒక ఆశ. అప్పుడు ఆయన మళ్ళీ తపోనిష్టలు కూర్చున్నాడు, వెళ్ళిన ఋషులు వెళ్ళారు, ఈయన తన ఆశ్రమంలో తాను స్థిరపడి ఒకప్పుడు భార్యతో ఒక మాట అంటున్నాడు, కుంతీదేవితో, నువ్వు నా క్షేత్రానివి, నీ ద్వారా నేను ఇంకా సత్సంతానాన్ని పొందాలి, నా దేహం నీ దేహంతో సంగమించి సత్సంతానం పొందే యోగం లేదు ఋషి శాపం చేత, అందుకు మా తండ్రికి ఎలాగైతే నియుక్త ధర్మము ద్వారా సంతానం కలిగిందో అదేవిధంగా నువ్వు కూడా నియుక్త ధర్మం ద్వారా స్వీకరించు. అనేక మంది ఋషులు మహాత్ములు ఉన్నారు, ఒక ఋషిని యోగ్యుడైన వాడిని మనం ఎంపిక చేసుకుని తద్వారా సంతానాన్ని పొందుదాం అంటే కుంతీదేవి అంగీకరించలేదండి ఆ తల్లి. ఎందుకంటే ఇది అంగీకరించగలిగేది కాదయ్యా అంటూ తాను ముందు అభ్యంతరం చెప్పినది. కానీ తాను నిజానికి రెండు చేతులు తలపై పెట్టుకుని ఆయన ప్రార్థన చేసేట, నువ్వు సంతానాన్ని కనాలి, నా వంశాన్ని నిలబెట్టాలి అని పాండురాజు ప్రార్థన చేసేటండి ఆ తల్లికి. అప్పుడు ఆ తల్లి ఒక్కసారిగా ఆలోచన చేసి, అయితే ఒక మాట ప్రస్తావన చేసి చెప్తూ ఉన్నాను, నాకు ఈ నియుక్త ధర్మం అవసరం లేకుండా సంతానం పొందగలిగే ఒక అదృష్టం ఉన్నది. ఏ ఋషి ఎప్పుడు ఎందుకు అనుగ్రహిస్తాడో తెలియదు, ఋషులకు తెలుసండి, మనకు తెలియదు అది. నాకు అప్పుడు ఆ ఋషి అనుగ్రహించినప్పుడు ఎందుకు ఇచ్చాడో తెలియలేదు, ఎందుకు ఇచ్చాడురా బాబు అని బాధపడ్డ సందర్భం ఉంది, ఇప్పుడు తెలుస్తోంది ఆ ఋషి అనుగ్రహం ఎందుకన్నమాట. ఇది తెలుసుకోవాలి. భారతంలో ఒక ప్రత్యేకత ఏమిటి అంటే, ఉత్తమమైనటువంటి సంతానం కలిగించడానికి కుంతీదేవికి మంత్రోపదేశం చేసిన మహానుభావుడు ఎవరు, దూర్వాస మహర్షి. చిట్ట చివరికి భారతంలో అనుశాసన పర్వం చివరికి వెళ్ళేటప్పటికల్లా ఆ దూర్వాస మహర్షి కూర్చున్న రథాన్ని అశ్వాల్ని తొలగించి రుక్మిణీ కృష్ణుడు పట్టి నడుపుతారండి. దూర్వాసుడితో ప్రారంభమవుతూ దూర్వాసుడితో పూర్తి చేస్తూ దూర్వాసుని మహిమను చెప్పారు. ఈ దూర్వాసుడు సామాన్యుడు కాడు, ఆయన మహిమ చెప్తూనే శివుని యొక్క మహిమంతా ప్రస్తావన జరుగుతుంది. అంటే సాక్షాత్ శివహంస సంభూతుడైన దూర్వాసుడు ఈ మంత్రాన్ని ఇచ్చాడు అంటే మహర్షి అయిన దూర్వాసుడికి కుంతి ద్వారానే ఉత్తమమైన భరతవంశ విస్తారం జరుగుతుందన్న మహానుభావుడు కానాడు తెలిసింది, మనం తెలుసుకోవాల్సినది. దానిని స్మరించుకుంది కుంతీదేవి ఇక్కడ. అందుకే ఇది నియుక్త ధర్మము కాదు, ఇది మహర్షులైన దేవ అనుగ్రహం వల్ల, దేవతల వల్ల కలుగుతున్నది సంతానం. ఇది చాలా దివ్యమైనది. అందుకే నియుక్త ధర్మం అప్పుడు వ్యాపించి ఉన్నప్పటికీ ఇది నియుక్త ధర్మం వల్ల కూడా కలిగింది కాదండి, దేవతల వల్ల కలుగుతున్న సంతానం, అది మర్చిపోరాదు. ఇక్కడ కూడా కుంతీదేవి దేవతల వల్ల పొందుతున్న సంతానం, ఏ దేవత వల్ల ఏ సంతానం పొందాలనేది నిర్దేశించింది పాండురాజు, అది మర్చిపోరాదు. ఆవిడ కుంతీదేవితో ఒక మాట చెప్తాట, నాకు నేను కోరుకుంటున్నది ఏంటంటే, ముఖ్యంగా మనిషి శ్రేయస్సుకి లోకశ్రేయస్సుకి కావలసిన ధర్మము, అందుకు ఆ ధర్మము యొక్క అంశతో సంతానం కలిగాలి కనుక నువ్వు ఆ ధర్మరాట్టిని ప్రార్థన చెయ్యి నీ మంత్రంతో అని మొట్టమొదటి కోరుకున్నాడు పాండురాజు. అప్పుడు ఆ తల్లి తపస్సు కూర్చున్నదిట, ఆజగామతతో దేవో ధర్మో మంత్రబలాత్త. అప్పుడు ఆ తల్లి మంత్రబలం చేస్తూ మంత్రానుష్ఠానం చేస్తుంటే మంత్రబలానికి ధర్ముడు అక్కడికి వచ్చాడు. ఎలా వచ్చారంటే, విమానే సూర్య సంకాశే కుంతీయత్ర జపస్థిత విహస్యతాం తతో బ్రూయా కుంతి కింతే దదామ్యహం. ఎలా వచ్చాడో చూడండి, వచ్చినటువంటి ఆ ధర్మదేవుడు అద్భుతమైన విమానం, సూర్యకాంతితో సమానముగా ఉన్న విమానంలో వచ్చాడు మహానుభావుడు. వస్తూ కుంతితో అన్నాడు, నీకు ఏమి వరం కావాలో కోరుకో అని. నవ్వుతూ మందహాసంతో ఎప్పుడైతే ధర్మదేవుడు అలా అడిగాడో అప్పుడు, పుత్రం దేహి, నాకు పుత్రుణ్ణి ప్రసాదించు అని ప్రార్థిస్తే, ధర్మేణ యోగమూర్తి ధరేణ, ఈ మాటలు చాలా విశేషమైన అంశములండి. ఆ ధర్ముడు యోగమూర్తిని స్వీకరించి అన్నాడు ఇక్కడ. ఆ యోగమూర్తిగా ఉన్నటువంటి ధర్ముడు ఆ కుంతీదేవి యొక్క గర్భమునందు తన యొక్క తేజస్సుని ప్రవేశింపజేశాడు. అతడే యుధిష్ఠిరుడుగా అవతరించాడు. ఇది మనం తెలుసుకుంటున్న ప్రధానమైనటువంటి అంశము. ఎప్పుడైతే ఆయన ఉద్భవించాడో ఇక్కడ ఒక్కొక్కరి యొక్క ఉద్భవం జరిగినప్పుడు ఆకాశవాణి పలుకు వినబడుతూ ఉంటుంది. ఈ సన్నివేశం శ్రవణం చేస్తేనే చాలు ధన్యమవుతామని అధ్యాయం చివరి చెప్తాడు గనక ఈ సన్నివేశం ఈరోజు ఒక అద్భుతమైన ఘట్టం. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇది అనేక రహస్యములతో కూడిన అద్భుతమైన జనన వృత్తాంతాలు కనబడుతున్నాయి ఇక్కడ. జాతమాత్రే సుతే తస్మిన్ వాగువాచా శరీరిణి ఏష ధర్మభృతాం శ్రేష్ఠో భవిష్యతి నరుత్తమ వాగువాచా అశరీరిణి. అశరీర వాక్ వినబడిందిట. ఇతడు ధర్మము కలిగిన వారిలో శ్రేష్ఠుడు. ఇంతకంటే ధర్మమయుడు ఇంకోడుండడయ్యా. ఇతడు పరాక్రమవంతుడై కాక విక్రాంత సత్యవాక్చైవ. ఇతడు సత్యవాక్కు. రాజా పృథివ్యాం భవిష్యతి యుధిష్ఠిర ఇతి ఖ్యాత పాండో ప్రథమదస్సుత. ఇతడు మొదటి పుత్రుడు యుధిష్ఠిరుడు. ఈయన ఇతడు ముల్లోకాలు కీర్తించదగినటువంటి వ్రతముతో తేజస్సుతో తపస్సుతో యశస్సుతో ఉంటాడన్నారు ఇక్కడ. వ్రతం అంటే నియమపాలన. అలా నియమపాలనతో ఉంటాడు ఈ మహాత్ముడు అని చెప్పారు ఇక్కడ. ఇక్కడ కొంచెం మనం ఆలోచించవలసిన చాలా అంశములు ఉన్నాయండి. ఈ ధర్ముడెవరు? ధర్మరాజు గురించి ఎక్కడ మాట్లాడినా ధర్మరాజు ఎవరి అంశాన్ని ప్రస్తావన చేసినప్పుడు ధర్ముడు యొక్క అంశాన్ని ప్రధానంగా భారతంలో అన్ని చోట్ల కనబడుతుంది. అయితే ఆ ధర్ముడెవరంటే యమధర్మరాజు అని పెద్దలందరూ చెప్పారు. భారతానికి భాష్యం రచించినటువంటి మహాత్ముల్లో ప్రధానంగా మనం గ్రహించవలసింది నీలకంఠ దీక్షితులు. భాగవతానికి శ్రీధరులు ఎలాగో భారతానికి నీలకంఠ దీక్షితులు అటువంటి వారండి. వారిదే ప్రమాణం. నీలకంఠ దీక్షితులు కూడా ఇక్కడ ధర్ముడు అనగా యమరాజు అని రాశారు ఇక్కడ. అంతేకాదు కవిత్రయం కూడా ధర్ముడనగా యమధర్మరాజు అనే రాశారు. అందరూ అదే చెప్తున్నారు. కానీ ఇటీవల కాలంలో మహాపండితులైనటువంటి వాళ్ళు కూడా ఇది యమధర్మరాజు కాడయ్యా, ధర్ముడనబడే ఒకనొక దేవత ఉన్నది, ఆ ధర్ముడే ధర్మరాజుగా వచ్చాడు కానీ యముడు కాదు అనడమే కాదు, వాళ్ళ కారణాలు వాళ్ళు చూపించారండి ఇక్కడ. ఎందుకంటే ఎక్కడ యముడనే ప్రస్తావన కనబడలేదు. ఎక్కడ చెప్పినా ధర్ముడు ధర్ముడనే చెప్పారే తప్ప యముడనే మాటలేదు. ధర్మరాట్ ధర్మరాట్ అనడం లేదా ధర్మ అనడమే తప్ప యముడనే మాట కనబడలేదు. ఆ కారణం చేత యముడు యొక్క అంశక ధర్మరాజు. ఇప్పుడు నేను పేర్లు చెప్పను కానీ ఇక్కడ విషయం తెలియడం కోసం ప్రస్తావన చెప్పడమే కాదు, సిద్ధాంతీకరించి నీలకంఠ దీక్షితులు కూడా భ్రాంతి పడ్డారు అని సాహసించి వాక్యం రాశారండి. చాలా తప్పు. అంతేకాదు నన్నయ్య కూడా పొరపాటు పడ్డారు. మరి ఎవరయ్యా సత్యంగా తెలుసుకున్నారు? తమరు మాత్రమే అనమాట. అంతేకాదు ఒకనొక తమిళ పండితులు ఎవరో కూడాను ఎన్సైక్లోపీడియా ఆఫ్ పురాణిక్ నాలెడ్జ్లో కూడా ఇదే రాశారని చెప్పారు అని ప్రమాణం చూపించారు. అంతేకాదు ఒక చిన్న అవహేళన వాక్యం యముడు గురించి ఏమిటంటే, యముడు ఒక సంతానం కోసం పుట్టడానికి కోసం ఎవరైనా యముడిని ప్రార్థిస్తారా? పోవడం కోసం ప్రార్థిస్తారు. కానీ ఇది ఒక అవహేళన వాక్యం. రెండో వాక్యం ఏంటంటే, యముడు వాహనం ఏంటి చెప్పగలమా? ఎవరినైనా మర్చిపోగలరు కానీ యముడిని మర్చిపోగలమా అండి? యముడు దున్నపోతు కదా. కానీ ఇక్కడ ఎలా వచ్చాడు? అద్భుతమైనటువంటి విమానంలో వచ్చాడని వర్ణించారు కనుక ఇది యముడు కాదు, ధర్ముడే. ఎందుకంటే తర్వాత వాయువు వస్తాడు, ఆ వాయువు మృగవాహనం మీద వచ్చాడని వర్ణించాడు. వాయువుకు మృగము వాహనం అని శాస్త్రంగా ఉంది, యముడుకు మహిష వాహనం ఉంది. కానీ మహిష అని చెప్పబడలేదు కానీ యముడు కాడు, ధర్ముడే. ధర్ముడంటే ఎవరయ్యా అంటే భారతంలో ఒక చోట చూపిస్తాడు, నారాయణ యొక్క దక్షిణ భాగపు వక్షస్థలంలోంచి ధర్ముడు వచ్చేట. ఆ ధర్మునికి మూడు శక్తులు అంటే శమము కామము హర్ష అనే శక్తులతో వచ్చేట. ఆ ధర్ముడే ధర్మరాజు కానీ యముడు కాడు అని ప్రస్తావన చేశారు. నిజంగా మనం చదివితే నిజమే అనిపిస్తుంది కూడా. కానీ కాస్త ఓపిక్గా భారతాన్ని పరిశీలిస్తే యమధర్మరాజే ధర్మరాజే నిర్ధారణ అవుతుంది. అది ప్రస్తావన చేస్తున్నాం. ఇక్కడ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే భారతాన్ని గౌరవిస్తూ చెప్పేటప్పుడు ఇది నిజానికి ఈ పండితులు ఇది రాయగానే అనేక మంది ఆ గ్రంథాన్ని చేతిలో పుచ్చుకుని మీరు విన్నారా అండి, ఈ ధర్మరాజు యముడు అంశ కాట్ట, ధర్ముడు అంశ అని చెప్తే మనస్సు భారతం పెద్దల ద్వారా చదవడం చేత కొంచెం బాధపడుతున్నా ఇప్పుడు చెప్పిన వాళ్ళు కూడా పండితులు కనుక మౌనం వహించవలసి వచ్చింది. కానీ కొద్ది కాలం క్రితం ఒక అద్భుతమైన అంశం జరిగిందండి. భారతంలో మనకి ఈ రోజుల్లో సంపూర్ణంగా కృషి చేసి మాట్లాడగలిగిన పెద్దలు చాలామంది ఉన్నారు. పైగా సంప్రదాయం తెలిసిన వాళ్ళు, సంస్కృతం తెలిస్తే సరిపోయే సంప్రదాయం తెలిసిన పెద్దలు ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో ఒకరు ఆచార్య శలాక రఘునాశర్మ గారు. ఆ మహానుభావుడు ఒకసారి నాతో మాట్లాడుతూ ధర్మజ ధర్మాంశ మీమాంస అనే విషయం మీద ప్రస్తావన చేయగానే ఆయనకు నాపై ఉన్న వాత్సల్యంతో వెంటనే ఆనందంగా ఇదే భావం అనుకుంటున్నామండి అంటే, అందుకు నేను ఒక వ్యాసం రాశాను అయినా, కానీ అది వేసుకునే వాళ్ళు ఎవరున్నారు అంటే ఋషిపీఠంలో ప్రచురిస్తాం ఇవ్వండి అని ప్రచురించడం కూడా జరిగిందండి. ఈ ధర్మజ ధర్మాంశ మీమాంసలో చాలా విశేషములు ఉన్నాయి. అందుకు ధర్మజుడు ధర్ముడు యొక్క అంశే కాదు, యముడు యొక్క అంశే. ఇది ముందు ప్రస్తావన చేసుకుందాం. ఎందుకంటే యముని కీర్తిస్తే చాలు మనకి దీర్ఘాయువు లభిస్తుంది. పైగా యమ సంకీర్తన ఎక్కడ జరిగితే అక్కడ ధన్యత లభిస్తుందండి. యముడు మనకు అర్థం కావడం కోసం వ్యాసుడు ఒక అద్భుతమైన ఇతివృత్తాన్ని చెప్తాడు ఉపాఖ్యానంలో. ప్రతి ఉపాఖ్యానం ఆఖ్యానం అర్థం చేసుకోవడానికి పెట్టింది, ఇది తెలుసుకోవాల్సింది. కానీ ఉపాఖ్యానాల దారి ఉపాఖ్యానంది, ఆఖ్యానందారు ఆఖ్యానంది అని అనలేదు. తెలుసుకోండి, ఇక్కడ ఉపాఖ్యానాలు చెప్పుకోవడానికి అవకాశం లేదనే చెప్పేమే కానీ ఉపాఖ్యానాలు విస్తారంగా చెప్పకపోయినా ఉపాఖ్యానాలు అవసరం ఉంది. ఆ ఉపాఖ్యానాలు ఒకప్పుడు విస్తారంగా చెప్పుకున్నాం, ఇక్కడున్న ఆత్మీయులకు తెలుసు. అరణ్య పర్వంలో సతీ సావిత్రి వృత్తాంతం చాలా విస్తారంగా చెప్పుకున్నాం. ఆ సతీ సావిత్రి వృత్తాంతంలో యముడంటే ఏమిటో స్పష్టంగా చెప్తారని ఇక్కడ అక్కడ చదివాక యముడు భయంకరమైన మహిషవాహనం లేదు ఆయనకి. యముడికి రెండు రూపాలు ఉన్నాయని పురాణాలన్నీ చెప్తున్నాయి. ఆయన ధర్మపరులకి సౌమ్యమైన తేజోమయమైన రూపంతో కనబడతాడని, పాపాత్మునికి భీకరమైన మహిషవాహనంపై గోచరిస్తాడట. ఇక్కడ కుంతిదేవికి ఎలా గోచరించాలి? భీషణంగా మహిషంపై గోచరించాడు ఆయన. ఎందుకంటే ఆవిడ పుణ్యాత్మురాలు, వచ్చినది అనుగ్రహించడానికి. కానీ అనుగ్రహ రూపం ఎప్పుడు ప్రసన్నంగా ఉంటుంది. ఇది అర్థం చేసుకోవడానికి ఇదే ఆది పర్వం, తర్వాత సభాపర్వం వస్తుంది. ఈ సభాపర్వం దగ్గర నారదుడు వచ్చి పాండురాజు చెప్పాడయ్యా నీకు రాజసూయ యాగం చేయమన్నాడు అని. అయ్యా వస్తా ఈ వృత్తాంతాలు ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే, ఒకటి అర్థం కావాలంటే వెనక ముందు ఉన్న పూర్వాపర విషయాలు తెలియాలండి. అందుకు చెప్తున్నా ఇక్కడ. అక్కడ యముడి సభ ఎలా ఉందో వర్ణిస్తాడు ఇక్కడ. ఎవరు? నారదుడు వారు. యముడి సభ వింటూ ఉంటే ఒక్కసారి చూస్తే బాగుండి అనిపిస్తుందండి, సందేహం లేదు. గరుడు పురాణంలో కూడా ఇదే యమసభ వర్ణన ఉంది. యముడి సభ అంటే ఆహాకారాలు, ఠారెత్తుపోడాలు, దుఃఖాలు, నూనెలో వేగించడాలు కాదండి. ఆ సెక్షన్ వేరు, ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే కోర్టు వేరు, జైలు వేరు కదా, అది వేరు. అది కోర్టులో యముడు కూర్చున్నప్పుడు ధర్మాధర్మ విచక్షణ చేస్తాడు. ఇది జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అంశం ఇక్కడ. అది అద్భుతంగా ఉంది. అక్కడ ఉండాలంటే కొన్ని పుణ్యాలు చేయాలట. పాండురాజు అక్కడున్నాడు, తర్వాత వెళ్తాడు అక్కడ. అక్కడ ఉండి చెప్తాడు నారదుల వారికి, వెళ్ళి యజ్ఞం చేయించవయ్యా అని. అది విషయం. అక్కడ యముని సభ ఎలా ఉందో, ముందు యమసభ తర్వాత మయసభ తెలుసుకోండి. ఇక్కడ యమసభ ఎంత అందంగా ఉందో వర్ణిస్తాడండి. అక్కడ వింటూ ఉంటే పవిత్రమైన ఋషులు, దేవతలు, మహాత్ములు, అరమ్యమైన వాతావరణం ఎంత బాగుంటుంది. ఆ యముడు ఎలా కూర్చుంటాడు, ధర్మస్వరూపుడైన ఆయన తేజోమయమైన మూర్తి. యముని యొక్క సౌమ్య రూపాన్ని పురాణాలన్నీ వర్ణించేయండి, ఇది తెలుసుకోవాల్సింది. అయితే ఏమొచ్చిందంటే సగం ఆస్తికం సగం నాస్తికం వల్ల వచ్చింది బాధ. పూర్తిగా విడిచిపెడితే విడిచిపెట్టారు, కానీ పురాణాలు నమ్మాలా లేదా, మరి భారతం ఎందుకు నమ్మడం, ఇది వచ్చింది బాధ అండి. ఆ సౌమ్య రూపం ఉన్నది, ఇప్పుడు ఆ సౌమ్య రూపంతో వచ్చాడు. అక్కడ సావిత్రి యముడితో కొన్ని పేర్లు చెప్తుంది. ఓ మహానుభావ, నిన్ను ఇలా అంటారు అలా అంటారని చెప్తుంది. మనమేమనుకుంటామంటే కథ వినేటప్పుడు యముడిని బురుడి కొట్టించింది అనుకుంటాం. సావిత్రి కాదండి, యమాని తత్వాన్ని తెలుసుకున్నాను అని అనడం వల్ల తత్వం తెలిసిన భక్తుణ్ణి దేవత అనుగ్రహిస్తుంది కనుక సావిత్రిని అనుగ్రహించాడు. ఇది ప్రధానమైన అంశం అండి. ఇక్కడ చిన్న విషయం కాదు. యముని యొక్క స్వరూపాన్ని చెప్తుంది, నిన్ను సమవర్తి అంటారు. ఎందుకంటారంటే అని నిర్వచనం, యమనామ నిర్వచనం, యమనామ నిరుక్తం, ఇందులో సందేహం లేదు. నిన్ను శమనుడు అంటారు, లోకాన్ని యమిస్తావు. ఇక్కడ యమ అంటే రెగ్యులేటర్, లోకాన్ని నియంత్రిస్తావు నువ్వు. నియంత్రణ దేని వల్ల జరుగుతుంది? ధర్మాధర్మ విచక్షణ వల్ల జరుగుతుంది. నువ్వు నియంత్రిస్తావు, అందుకు నువ్వు యముడివి. అంతేగా ధర్మపాలనలో పక్షపాతం అనేది చూపించవు గనక నిన్ను ధర్మరాజు అంటారు అని స్పష్టంగా ఉన్నదండి. ఇప్పుడు మనం భీష్ముడి వాళ్ళు చేసిన ప్రతిజ్ఞను గుర్తు తెచ్చుకోండి. ఎందుకు ఏ మాట వదులుతామో అందుకు జాగ్రత్తగా వినాలి. అందుకే నరాలని బిగించి పరమ ఏకాగ్రంగా వినాలండి. భారతాన్ని సామాన్యం కాదు ఇక్కడ. అంత ఏకాగ్రంగా వింటే రహస్యాలు తెలుస్తాయి. భీష్ముడు ప్రతిజ్ఞ చేసినప్పుడు ఏమన్నాడు? ఇంద్రుడు పరాక్రమం విడిచిపెడతాడు కానీ ధర్మరాట్ ధర్మాన్ని విడిచిపెడతాడు. ధర్మరాట్ అనే శబ్దమే వాడాడు వ్యాసుడు అక్కడ. ధర్మరాట్ ఇక్కడ సావిత్రి అంటోంది యముణ్ణి, యమా నువ్వు మూర్తీభవించిన ధర్మానివి, ధర్మాన్ని సమముగా నడిపిస్తావు కనుక నువ్వు ధర్మరాజని నిన్ను అంటారు. కనుక ధర్మరాజని ఎవరిని అంటారు? యముడు. యముడే ధర్మదేవత, ఇది తెలుసుకోవాలి. ధర్ముడు అనుకు మహానుభావుడు ఉన్నాడు, అది వేరే విషయం. ధర్మము యొక్క శక్తి అది. ధర్ముడు అనే ఆయనకు మూర్తి అనే ఆమయందు నరనారాయణులు ఉత్పన్నులయ్యారని భాగవతం చెప్తుంది. ఆ ధర్ముడు వేరు, అది విషయం ఇక్కడ. కనుక ధర్మమన్నా యముడన్నా ఒకటే, యమధర్మరాజు అనే మాట. దీనికి సరిగ్గా ప్రమాణంగా భాగవతాన్ని తీసుకుందాం. భాగవతంలో స్పష్టంగా యమసం కనబడుతుంది. విదురుడు ఎవరు మరి? ఇక్కడ కథ ఒక్కసారి విన్నారా? ఇందాక విదురుడు ఎలా పుట్టాడు? మాండవ్యుడు తిన్నగా వెళ్ళి నిలదీశాడండి. ఏమిటి ఎందుకు నువ్వు నన్ను శిక్షించావని? ఎవరిని? ఎవరిని? ధర్మరాజుని నిలదీసేడనే ఉంది అక్కడ, యమ అని లేదు అక్కడ. మరి ఇక్కడ లెక్క ప్రకారం చూస్తే ధర్ముడినే నిలదీశాడని చెప్పాలి కదా. ధర్ముడు ఏం చేస్తాడండి పాపం? ధర్మదేవత ఏం చేస్తుంది? ఎవడైతే ధర్మాధర్మములు తెలుసుకుని తగిన శిక్షలు విధిస్తూ రక్షణ విధిస్తుంటాడు వాణ్ణి నిలదీయాలి. ఆ డ్యూటీ ఎవడిది? యముడిది. అందుకే ధర్ముడైన వాణ్ణి నిలదీశాడు మాండవ్యుడు అంటే ధర్మరాజు యమధర్మరాజుని నిలదీశాడని అర్థం. అంతేకాదు యక్ష ప్రశ్నలు పూర్తయిన తర్వాత ఆ యక్షుడు చిత్ర చివరికి ధర్మదేవతగా కనిపిస్తాడు. కనిపించాక ధర్మరాజుతో ఒక మాట చెప్తారు, నువ్వు నా అంశతో పుట్టావు, అదేవిధంగా విదురోపి మమాంశజహ అన్నాడు. ఇక్కడ విదురుడు కూడా నా అంశ ఏ అని చెప్పాడు. అంటే విదురుడు ధర్మరాజు కూడా ఎవరంశ? ధర్మరాజు అంశ. ఆ ధర్మరాజు ఎవరు? నువ్వెందుకు శిక్షించావని మాండవ్యుడు నిలదీసినవాడు వాడెవడు? యముడు. అంతేకాదు పెద్ద రహస్యం మరొకడు చెప్తున్నాడు. ఇది కూడా మనకు ఆదిపర్వం చివరిలో ద్రౌపది కళ్యాణం అయిపోయిన తర్వాత, అంటే మన కథలో అవలేదండి, కానీ ఇక్కడ ధర్మరాజును అర్థం చేసుకోవడం చెప్తున్నాం. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఒక మాట ఉంది. ఒకప్పుడు సామిత్రం అనే ఒక యజ్ఞాన్ని నైమిషారణ్యంలో అనేక మంది మహర్షులు దేవతలు కలిసి చేసేటండి, ఇక్కడ లోకక్షేమం కోసం. అందులో యముడు వెళ్ళి కూర్చున్నట్ట. వైవస్వత యమః అని స్పష్టంగా చెప్తాడు ఇక్కడ వ్యాసదేవుడు. ఆయన వెళ్ళి కూర్చున్నట్ట. చాలా కాలం జరిగింది ఆ సత్రయాగం. యముడు ఎప్పుడైతే యజ్ఞంలో ఎంగేజ్ అయిపోయాడో లోకంలో ఎవరికి మరణాలు లేవుట, అందరూ హాయిగా బతికేస్తున్నట్టు. ఇక్కడ అలా చాలా కాలం గడిచిపోయింది. ఆ తర్వాత దేవతలందరూ వెళ్ళి బ్రహ్మదేవుడితో అన్నారు, వీళ్ళందరూ బతికేస్తున్నారయ్యా ఏం చేయడమని. అప్పుడు యముడు యజ్ఞమంతా పూర్తయ్యాక ఇంకా నేను ఓవర్ డ్యూటీ చేయాలనుకున్నట్ట, ఇప్పుడు నేను ఎక్కువ పని చేయాలి అని. అప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే ఈ బతికేసిన వాళ్ళందరూ కూడాను రకరకాల రాజులే నిండిపోయారు వీళ్ళందరూ కూడా, అందుకు నేను నన్ను నేను విభజించుకుంటాను అని చెప్పాట. విభజించుకుని నన్ను నేను విభజించుకుని రెండు రూపములతో వస్తూ నా తర్వాత దేవతాంశాలన్నీ నాతో పాటు రావాలి అన్నాడు. ఇక్కడ అలా వచ్చిన వైవస్వతాంశయే ఒకటి ధర్మరాజు అని అరణ్య పర్వంలో వ్యాసుడు స్వయంగా చెప్తాడు. ఇప్పుడు ఏం చెప్తామో చెప్పండి, ఎక్కడికి వెళ్తారు ఇక్కడ? అందు స్పష్టంగా అన్ని చోట్ల మనకి కనబడుతున్నది, భాగవతంలో స్పష్టంగా కనబడుతున్న ఒక అంశం ఏమిటంటే యముడు తనంత తానే దిగి రావడం వల్ల విదురుడు యముడయ్యాడు. అప్పుడు యమస్థానంలో అర్యముడు అనబడేటువంటి ఒకనొక ఆదిత్యుడు ఉన్నాడు అని భాగవతంలో ఉన్న వర్ణన. అంటే విదురుడు ఎవరు? యముడు అని భాగవత యమశబ్దంతోనే చెప్తోందండి ప్రతీది కూడా. ఎప్పుడైతే యముడు విదురుడు అని చెప్పారో, నువ్వు నా అంశ విదురుడు నా అంశ అని చెప్పే ధర్మదేవత ఎవరయ్యాడు? యముడే అయ్యాడు. కనుక ధర్మరాజు సందేహం లేకుండా యమధర్మరాజే, ఇది నిర్ధారణ చేయడం జరుగుతున్నది ఇక్కడ. ఇది ప్రతిపాదన. అయితే ఇప్పటివరకు ప్రస్తావించినది ఒకనొక భారత విరుద్ధాంశాన్ని పక్కకు తీస్తూ నీలకంఠ దీక్షితులు వారు మొదలైన వాళ్ళు చెప్పిన మాట ప్రమాణము, అది ఆర్షవాక్యమని చెప్పడం కోసం, పెద్దలు పొరబడలేదని చెప్పడం కోసం చెప్పడం జరిగిందే తప్ప భారతంపై మంచి ఉద్దేశంతో రచించిన మహాత్ముల్ని ఎద్దేవా చేయడం ఇందులో లేదు. నీలకంఠ దీక్షితులు మొదలైన వాళ్ళు అవహేళన చెయ్యబడకూడదు. ఈరోజు మనం యమధర్మరాజు వైభవాన్ని ఇంత విస్తారంగా తెలుసుకున్నందుకు ధన్యులమయ్యాం. ఈ ధర్మరాజు యొక్క కీర్తన చేస్తే చాలండి, మనలో అధర్మ ప్రవృత్తి నాశనమైపోతుంది. ఇంకేం కావాలి ఇక్కడ? ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేన, ఇంక చెప్పడానికి ఏమున్నది ఇక్కడ? పాండవుల స్మరణ చేస్తే చాలు ధన్యం. ఇవాళ వానెందుకు పడిందంటారు? మీకు తెలియదు, పాండవుల స్మరణ జరుగుతోంది గనక తెలుసా. వాన ఎందుకు ఆగిందంటారు? పాండవుల రూపమైన ఇంద్రభగవానుడి అనుగ్రహం. ఇది ఏదో సభల్లో చెప్తున్న మాట కాదండి, ఇక్కడ ఈరోజు ఇక్కడ మాట్లాడడానికి ఎన్ని రోజులు వాళ్ళను పాదాలు పట్టుకుని, ఇది పెద్ద తపస్సుని చెప్పడం కాదు కానీ వాళ్ళు దేవతలని విశ్వాసంతో పాండవులను నమస్కరిస్తున్నాం. పాండవులను స్మరిస్తే చాలు మనకి లాభం జరుగుతుంది, దేశానికి క్షేమం జరుగుతుంది. అన్ని కలియుగ మానవులు తరించాలి అంటే పాండవులని పాండవ పక్షపాతి అయిన వాసుదేవుణ్ణి స్మరించి ధన్యులవండయ్యా అని వ్యాసుడిచ్చాడు భారతాన్ని, అందుకు కూర్చున్నాం. అందుకు పాండవులపై వాసుదేవునిపై ఈగవాలినా క్షమించకూడదు, అలాంటి స్థితిలో కూర్చొని ఇక్కడ మాట్లాడుతున్నాం. పాండవ పక్షపాతం ఎందుకయ్యా అంటే మా కృష్ణుడు పాండవుల వైపు ఉన్నాడు గనక, ఇది తెలుసుకోవాలి. ఎందుకయ్యా పాండవులు చేసింది ధర్మమేనంటారా? నూటుకు నూరు పాళ్ళు ధర్మం ఎలా చెప్పగలవు? కృష్ణుడు ఉన్నాడు గనక, అంతే. మరేమి మాట్లాడద్దండి, ధర్మమా అధర్మమా తేల్చారు, నువ్వెవడివి? కృష్ణుడు ధర్మం ఉంటే ఉంటాడు, లేకపోతే ఉండడు, అంతే. మా కృష్ణయ్య ఉన్నాడా? ఉన్నాడు. అయితే పాండవులు ధర్మవేత్తలే. అందుకు పాండవులు పుట్టుకు చెప్తూ ఉంటే ఒళ్ళు మరచి లోపల నుంచి వస్తున్న పారవశ్యం ఉంది, అది మాట్లాడిస్తుంది మరొకటి కాదు ఇక్కడ. అందుకు మహానుభావుడు పుట్టేప్పుడు నేను అనడం ఏంటి? ఆకాశం ఆనందించి దేవతలు కనబడకుండా మాట్లాడేట. ఈ మహానుభావుడు సామాన్యుడు కాడయ్యా, ఇతడు అఖండ భూమండలానికి చక్రవర్తి అవుతాడు. యుధిష్ఠిర శకమని ఉన్నదండి, ఆ మహానుభావుడిని శకం వచ్చింది. కలిప్రవహించాక పాపవిశకాలు చాలా వచ్చావు, పట్టుకు వేలాడుతున్నాం మనం. ఏమేనంటే శక్కులు రుజంట, అదేంటో తెలియదు. ఒక మతం చెప్పినటువంటి వాళ్ళ మతం వాడి పుట్టుక ప్రకారంగా నిర్ణయాలు తీసుకుంటూ వాటి ప్రకారంగా సంవత్సరాలు చెప్పుకుంటూ వాళ్ళ మత ప్రకారంగా హోలీడే పెట్టుకున్న దాన్ని మనం వారపు సెలవుగా ప్రకటించుకుంటే ఇంకేమి శక్కులు రుజుమో అర్థం కాదు మనకి ఇక్కడ. అంటే తెలుస్తున్నది ఏమిటి అంటే మన ధర్మాన్ని మనం విడిచిపెట్టి పరధర్మాన్ని అనుసరించడం, వీలైనంత సనాతన ధర్మాన్ని అవమానించడమే మన దేశంలో లౌకికవాదం అయిపోయింది. బాధాకరమైన అంశం ఇది, తెలుసుకోవాల్సినది. యుధిష్ఠిర శకమని ఉన్నది, సామాన్యుడు కాడు యుధిష్ఠిరుడు చక్రవర్తి. అంతేకాదు మహానుభావుడు శంకర భగవత్పాదులు వారు తైత్తిరీయానికి వ్యాఖ్యానం రాస్తూ దివ్యమైనటువంటి ఆనందాల గురించి చెప్తాడు. మానుషానందము, గంధర్వానందం ఇవన్నీ చెప్తాడు. మానుషానందం ఎవరు అనుభవించగలరయ్యా అంటే అఖండ భూమండలానికి చక్రవర్తి అయి దృఢమైన ఆరోగ్యవంతమైన శరీరము కలిగి పవిత్రమైన ధర్మమయమైన చరిత్ర కలిగి కోరికనేది లేనటువంటి మహాత్ముడు ఎవడు, అకామహత ఎవడో వాడు పొందే ఆనందం మానుషానందం. అంటే మనుష్యులందరూ ఆనందాన్ని పొందలేట. అలాంటి మానుషానందం పొందిన వారిలో ఒక్కడిని ఉదాహరణగా చెప్పండి అంటే ఆదిశంకర భగవత్పాదులు వారు చెప్పినది యుధిష్ఠిర అన్నారు. ఇక్కడ ఆ మహానుభావుడు మొత్తం భారతానికి మనకు ప్రధానంగా ఈ చెట్టే యుధిష్ఠిరో ధర్మమయో మహాద్రుమః మర్చిపోవద్దు ఇక్కడ. అందుకే అంత చెట్టుకు మూలం కృష్ణుడు, అది మర్చిపోవద్దు. అందుకే యుధిష్ఠిరుని యొక్క ఉత్పత్తి వచ్చేటప్పటికల్లా ధర్మతత్వాన్ని మనం ఇంత విస్తారంగా చెప్పుకున్నాం. ఆడు తర్వాత మళ్ళీ బలం, ధర్మబలం ఎంత అవసరమో శరీర బలం కూడా అంత అవసరం కదా. అందుకు ధర్మబలంతో పాటు పరాక్రమ బలం కూడా కావాలి కనుక బలజ్యేష్ఠుడు ఒకడు ఉన్నాడు, ఆయన పేరు మహాబలుడు. ఆయన కానీ వచ్చాడో ఊపేస్తాడండి. ఆయన అనుగ్రహిస్తే చాలు మనం ధన్యులమైపోతాం. ఆ మహాబలుడు ఎవరయ్యా అంటే వాయుదేవుడు. ఆయన్ని నువ్వు ప్రార్థన చేయు, ఆయన ద్వారా సత్సంతానాన్ని పొందు అని పాండురాజు ఎప్పుడైతే చెప్పాడో తత్ప్రకారంగా తల్లి కుంతీదేవి తతస్తథోక్తా భర్త్రాతు వాయుమే వాజుహావస వాయుదేవుడిని ఒక్కసారి ప్రార్థన చేసింది. తతస్తా మగతో వాయు మృగారూఢో మహాబల మృగారూఢుడై అంటే లేడి వాహనంపై వాయుదేవుడు వచ్చాడు. కింతే కుంతి దదామ్యజ్య బ్రూహి ఎత్తే హృది స్థితం. వాయువు అందరికీ కనిపిస్తుందండి, వాయుదేవుణ్ణి చూడాలంటే మాత్రం ఉపాసన ఉండాల్సిందే. ఆ తల్లికి వాయుదేవుడు దర్శనమిచ్చాడు. నీకేం కావాలమ్మా అని అడిగాడు. తెలిసినా వ్యక్తీకరింపబడాలి వాంఛ, అప్పుడే ఫలిస్తుంది. ఇది పెద్ద రహస్యం. బలవంతం మహాకాయం, ఆవిడ పుత్రం దేహి అని అడిగితే బలవంతుడు మహాకాయుడు సర్వదర్ప ప్రభంజనం, అందరి గర్వాన్ని అణచగలిగేవాడు. ఆయన పేరే ప్రభంజనం, ఇంకేం చెప్తాం. తస్మా జజ్ఞే మహాబాహు భీమో భీమ పరాక్రమ. ఆ భీముడు ఉత్పన్నమయ్యాడు. ఇక అటు తర్వాత విశేషం మాత్రం అద్భుతమైన అంశం అండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంతవరకు ఈమెను బతిమలాడా, ఇప్పుడు ఈమెను బతిమలాడడం కంటే ముందు ఇప్పుడు పుట్టబోయేవాడి కోసం నేను కూడా తపస్సు చేస్తానన్నాడు మహానుభావుడు. ఆ ఋషుల దగ్గర వెళ్ళి స్వయంగా వాళ్ళ అనుమతి తీసుకుని తపస్సు చేసేట సామాన్యుడు కాడండి. మన దృష్టిలో ఏవో పురాణ కథల్ని సరిగ్గా అర్థం చేసుకోలేక హరికథల పిట్టకథల కథల్ని పట్టుకు వేలాడుతూ ఇంద్ర శబ్దాన్ని ఇంద్రుణ్ణి ఏదో తక్కువగా చూస్తాం. కానీ ఇంద్రుడు సామాన్యుడు కాడు, సామాన్యుడు కాదు. ఇంద్రుడు సాక్షాత్ ఈశ్వరస్వరూపమే. అగ్నిశ్చమ ఇంద్రశ్చమే, ఇంద్రశబ్దంతోనే చెప్తున్నాం. ఇంద్రుడు అనగా ఈశ్వరస్వరూపమే. ఆ ఇంద్రుని అనుగ్రహం కావాలండి ఇక్కడ. ఆ ఇంద్రుడు చాలా ప్రధానమైనటువంటి స్వరూపము. ఆ ఇంద్రదేవుని ఉద్దేశించి మహాతపస్సు చేశాడు పాండురాజు. ఆ తపోవర్ణన చాలా ఉంటుందండి. మనం ఇదే విస్తారంగా చెప్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఎంత సంక్షిప్తంగా చెప్పామో తెలియదు. ఇంకా మొత్తానికి మహానుభావుడు చాలా దీర్ఘమైనటువంటి తపస్సు చేశాడు పాండురాజు. ఆడు తర్వాత ఈ తల్లి తన తపస్సు తాను చేసినది. ఆ పాండురాజు తపస్సుకి ఈమె తపస్సుకి సంతోషించి మహానుభావుడు వజ్రహస్తుడు అయినటువంటి త్రిలోకాధిపతి అయిన ఇంద్రభగవానుడు సాక్షాత్కరించాడు. ఇక్కడ ఇంద్రాయ వజ్రహస్తాయ వైరోచనాయ నమో నమః. ఆ మహాత్ముడు సాక్షాత్కరించాడు. యథాప్రకారంగా ఉదక్కస్తవ కళ్యాణి తుష్టో దేవగణేశ్వర. ఆ మహానుభావుడు సంతోషించాడు. ఇక్కడ ఇప్పుడు పుట్టబోయేటువంటి మహానుభావుడు ఎవరయ్యా అంటే బ్రాహ్మణానాం గవాంచైవ సుహృదాంచ అర్థసాధకం దుర్హృదాం శోకజననం సర్వబాంధవనందనం పుత్రం తవ ప్రదాస్యామి త్రిషులోకేషు విస్తృతం. ముల్లోకాల్లో కీర్తి కలిగిన వాడు, వేదరక్షణకై గోరక్షణకై వేదవేత్తల రక్షణకై అవతరించేవాడు, దుర్మార్గులకు శోకం కలిగించేటువంటి వాడు ఉద్భవిస్తున్నాడు అని దేవగణేశ్వరుడైన మహానుభావుడు చెప్తున్నాడు. అతిమానుష కర్మాణం యశస్వన మరిందమం నీతిమంతం మహాత్మానం ఆదిత్య సమతేజసం దురాదర్శం క్రియావంతమతివద్భుత దర్శనం. సామాన్యుడు కాడండి. ఈయన పుట్టుక జరిగినప్పుడు మాత్రం విస్తారమైన వర్ణన కనబడుతుంది. మొత్తం దేవతలందరూ అక్కడికి వచ్చేట వాళ్ళు నమస్కరిస్తున్నారు. వసువులు 8 మంది, అదేవిధంగా రుద్రులు, అదేవిధంగా ఆదిత్యులు, వీళ్ళు మహర్షులు అందరూ వాళ్ళ గణములతో వచ్చి ప్రదక్షిణలు చేశారు. ఆ మహానుభావుడు పుట్టినప్పుడు పుట్టినవాడికి ప్రదక్షిణలు చేశారు మహానుభావుడు. ఆయనే అర్జునుడు, మహానుభావుడు ఉద్భవించాడు. ఆయన గురించి వర్ణన చాలా విశేషంగా ఉంది. ప్రతిదానికి వాళ్ళు ఉత్పన్నమవగానే అశరీరి వాక్ వినబడుతుంది కదా. అదేవిధంగా భీముడు పుట్టినప్పుడు తమ ప్రతిఫలం జాతం వాగువాచ అశరీరిని సర్వేషాం బలినాం శ్రేష్టో జాతోయమితి భారత. అక్కడ బలవంతుల్లో గొప్పవాడైన భీముడు పుట్టాడని చెప్పిన అశరీర వాణి ఇప్పుడేం చెప్తోందంటే, జాతమాత్రే కుమారేతు వాగువాచ శరీరిని మహాగంభీర నిర్ఘోష నభో నాదయతి తద. ఒక గంభీరమైన ఘోష చేసిందిట ఆకాశవాణి ఇక్కడ. సున్వతాం సర్వభూతానాం తేషాం చాశ్రమవాసినాం. ఆ మాట విని అక్కడున్న సర్వశక్తులు అంటే దేవతాశక్తులు, ఆశ్రమవాసులు అందరూ ఆనందపరుసులై నమస్కరించేటండి. పైగా ఆశ్రమవాసులందరూ వినండి, కనబడకుండా అంతరిక్షమునందు భూమియందు ఉన్న దివ్యశక్తులు వినండి. ఇప్పుడు చెప్పబోతున్న విషయం ఏమిటంటే, ఈ కుంతికి కలిగినటువంటి శుచిస్మితయైన ఈ కుంతికి కలిగిన వాడు ఎవరయ్యా అంటే, కర్తవీర్య సమో కుంతి శివతుల్య పరాక్రమ. శివుడితో సమానమైన పరాక్రమము, కర్తవీర్యునితో సమానమైన తేజస్సు. ఏష శక్ర ఇవ అజయ్యో, ఇంద్రుని వలె అజేయుడు లక్షణము యశస్సు కలిగిన మహానుభావుడు అంటూ చాలా పెద్ద విస్తారమైన వర్ణన ఇక్కడ కనబడుతుంది. ఆ మహానుభావుడు అర్జునుడు, ఉత్పన్నమయ్యాడు. ఈయనలో ఇంత విశేషంగా ఎందుకు చెప్పారంటే, ఇతను మొత్తం ఐదుగురికి ఒక ప్రధాన శక్తి అండి. ఇంద్రుడి యొక్క సంపూర్ణ శక్తి ఇక్కడ ఉన్నది, ఇంద్రుని యొక్క అంశశక్తులు మిగిలినటువంటి నలుగురు. ఇది తెలుసుకోవాల్సింది. ఈ వివరణ ఇంకా ద్రౌపది స్వయంవరం తర్వాత మనం సంపూర్ణంగా తెలుసుకోవచ్చు. మొత్తానికి ఇక్కడి వరకు ఈయన పేరేమిటి, అర్జునుడు. అర్జునుడు అంటే యుధిష్ఠిరుడు అంటే యుద్ధమునందు స్థిరంగా నిలబడేవాడు యుధిష్ఠిరుడు. ఇక భీముడు శత్రుభయంకరుడు, ఇది ఒక అర్థం. అర్జునుడు తెల్లనివాడు, ఇలా ఒక్కొక్కరిది మనం చూస్తున్నాం. అలాగే నకుల శబ్దానికి మామూలు ముంగిశ అని అర్థం చెప్పచ్చు, కానీ మంత్రశాస్త్ర ప్రకారంగా అవతల వాళ్ళ దుర్వాక్కులని అజ్ఞానాన్ని అణచివేయగలిగిన వాక్శక్తికి నకుల అని పేరు. ఇది మంత్రశాస్త్రంలో నకులి వాగ్దేవతా మంత్రంలో మనకు కనబడుతుంది. అంతేగాను కులాతీతమైన శక్తి యోగపరంగా, అది ఒక రహస్యం. అలాగే సహదేవుడు, తర్వాత వస్తున్నారు వీళ్ళు. నిజానికి ఐదు పేర్లు కాస్త వేదంతో పరిచయం ఉంటే శివుని పేర్లండి ఇక్కడ. స్థిరధన్వినే ఇలాంటి మాటల్లో రుద్రంలో యుధిష్ఠిరుడు కనబడుతున్నాడు. ఉగ్రాయచ భీమాయచ చెప్పక్కర్లే, అర్జునుడు ఆయనే, మల్లికార్జునుడే సాక్షి, చెప్పేదే ఉంది. అలాగే నకుల శబ్దం శివసహస్రనామాల్లో భారతంలో కనబడుతుంది, పరిశీలించండి. అలాగే దేవతలకు ఎల్లవేళలా సహాయకుడుగా ఉంటూ వాళ్ళని అనుగ్రహించే మహాదేవుడు సహదేవుడుగా, ఇది పూర్తి వేద ప్రమాణంతో చెప్తున్న అంశం. అంతేగాని మాకెప్పుడూ పరిచయం కాలేదే, శాస్త్రవిరుద్ధం అనుకోవద్దు. శాస్త్రవిరుద్ధం అయిన మాట ఇక్కడ చెప్పబడదు. అది ధైర్యం ఏంటయ్యా అంటే, వ్యాసదేవుని దండం పెట్టు కూర్చున్నాం గనక. ఇది ఒక అంశం ఇక్కడ. అర్జునుడు అంటే తెల్లని వాడు అని అర్థంట, కానీ అర్జునుడు రంగు చామరచాయండి, కృష్ణవర్ణ అని వర్ణించాడు. అందుకే అర్జునుడికి పేరు కృష్ణుడు ఉంది. ఇది ఒకటి విశేషం. నలుగురున్నారు కృష్ణులు భారతంలో, ఒకడు అసలు కృష్ణుడు, రెండోవాడు వ్యాసదేవుడు, ఈయన అసలు కృష్ణుని యొక్క అంశే, మూడవ వాడు కృష్ణుడు అర్జునుడు, ఇంకొక ఆవిడ స్త్రీ కృష్ణ ద్రౌపదీదేవండి, నలుగురు కృష్ణులేట. ఇది ఒక విశేషం. ఈ పేర్లు పెట్టడంలో కాదు, ఈ నలుగురిలో కృష్ణాంశం ఉంది, అది తెలుసుకోవాల్సింది. ఇంద్రుడు అర్జునుడన్న సందేహం లేదు. అదేవిధంగా నారాయణ అంశావతారమైన నరుడు కూడా ఆయనే. అందుకే ఆయన పుట్టినప్పుడు ఇంత హడావిడి, ఇంత ఆర్భాటం, ఇంతమంది దేవతలు, ఇన్ని రాకలు జరుగుతున్నాయి. కృష్ణార్జునులు కలిపి ఒక శబ్దం, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే కృష్ణుడు అనేక చోట్ల చెప్తాడు, అర్జునుడు నాకు బహిప్రాణం అని చెప్పాడు మహానుభావుడు. అర్జునుడికి మాత్రం ఎప్పుడు పక్కన ఉంటాడు కృష్ణుడు. అందుకే ఆయన రథమే తోలిపెట్టాడంటే ఇతను సామాన్యుడు కాడు. పైగా అర్జునుడు యొక్క వృత్తాంతం చాలా దివ్యమైనటువంటిది. మరి అర్జునుడు అంటే తెల్లనివాడు అని అర్థం అండి. అర్జున శబ్దానికి అర్థం తెలుపు, మల్లెలా తెల్లగా ఉంటాడు కనుక శివుడు మల్లికార్జునుడు, ఇది అర్థం. అంతేకాదు తెల్లదనము అనడానికి వేష్టితార్జున వస్త్రంచ అని మహా రామాయణంలో హనుమంతుడిని వర్ణిస్తూ తెల్లని వస్త్రము ధరించాడని చెప్పారు, అర్జున వస్త్రం అని, తెల్లనివాడు. అయితే అర్జునుడికి తెలుపు కాదు కదా, మరి అర్జునుడిని పేరెందుకు వచ్చింది అంటే, మహాభారతంలో మరొక చోట అర్జునుడిగా పేరెందుకు వచ్చిందో చెప్పారు, ఒక్కసారి తెలుసుకుందాం. పృథివ్యాం చతురంతాయాం వర్ణోమే దుర్లభస్సమః కరోమి కర్మ శుక్లంచ తేనమాం అర్జునం విదుహు. అద్భుతమైన మాట చెప్పాడు, నేను శుక్లకర్మ చేస్తాను గనక నన్ను అర్జునుడు అన్నారన్నారు ఇక్కడ. ఇది ఒంటి రంగు బట్టి కాదు, చేసిన పనుల బట్టి వచ్చిందిట. ఆయన అన్ని తెల్లని పనులే చేస్తాడండి. తెల్లని పనులు అంటే నలుపు లేని పని చేస్తాడు. నలుపు పని అంటే అధర్మం. ఆయన చేసింది తెలుపు పనులట. తెలుపు అంటే శుద్ధమైన పనులు, శుక్ల శుద్ధ అంటే పూర్తి ధర్మమయమైనటువంటి కర్మలు చేస్తాడు గనక ఆయన చరిత్ర ధర్మమయం గనక ఆయన అర్జునుడు ఇది చెప్పారు ఇక్కడ. అందుకే ఈ మాట ఎంత స్పష్టంగా భారతమే చెప్తుందంటే కరోమి కర్మ శుక్లంచ తేనమాం అర్జునం విధు. ఎంత ధర్మము చేస్తారంటే ఇతరులకు అర్థం కాదు రండి, ఇతరులు చెయ్యలేరు అలాంటి ధర్మాన్ని చేస్తాడు ఆయన. ధరణి దుర్లభమగు అవదాత వర్ణమారగలుగుట అర్జునుడండ్రు నన్ను అంటూ తిక్కన గారు కూడా అంత చక్కగా చెప్పారు ఇక్కడ. అలాంటి స్వరూపం ఇది. ఇక్కడ మనం గమనించవలసింది కుంతీదేవి కన్నినటువంటి ఈ సంతానం యొక్క వైఖరి. దేవతలు ఈ తపస్సు వల్ల ఈమె ద్వారా సంతానాన్ని పొందారు వాళ్ళు ఇక్కడ, లేదా ఈమె వాళ్ళ ద్వారా సంతానం పొందింది, దేవతల ద్వారా సంతానం పొంది, అందరికీ వల్ల కాదండి. దూర్వాస మహర్షి యొక్క అనుగ్రహం చేత మంత్రబలం చేత మాత్రమే ఈమెకు సాధ్యమైంది, ఇతరులకు సాధ్యం కాదు. ఇక్కడ ఆ మంత్రబలం చేత ఈమె దేహము దేవతాదేజస్సును భరించగలిగిందిగా మారింది. అది తెలుసుకోవాల్సింది. మంత్రము శరీరానికి దివ్యత్వాన్ని ఇస్తుంది. ఇక్కడ దుర్వాసరిచ్చిన తన్మంత్రము వల్ల ఆమె ఆ శక్తిని పొందింది. దేవతల యొక్క అనుబంధము శారీరకమైనది కాదు. ఆ మాటకొస్తేనే నియుక్త ధర్మంలో జితేంద్రియులై ఉన్నటువంటి స్థితిలో కామాపేక్ష లేని స్థితిలో ఉన్నప్పుడే అది శరీర ధర్మ దోషం రాలేదే. అటువంటప్పుడు దేవతలు మానవే శరీరేంద్రియములకు అతీతులైన వాళ్ళు ఏ విధంగా జీవులను అనుగ్రహిస్తారనడానికి వ్యాసదేవుడే ఆదిపరమంలో ఒక చోట చెప్తాడు, వాచ దృష్ట్యా తథా స్పర్శాత్ సంఘర్షణేతి చ మనుష్యధర్మో దైవేన ధర్మేణి నదుష్యతి. పంచధ దేవతలు ఐదు విధాలుగా మనుష్యుల్లో ప్రవేశిస్తారట. ఐదు విధాలుగా చూడండి, వాచ దృష్ట్యా స్పర్శాత్ సంఘర్షణేతి పంచధ అన్నారు. ఇక్కడ ఐదు విధములుగా దైవేన ధర్మేణ, ఆ దైవముతో ధర్మముతో ఈ మనుష్యుని ఎందో దైవశక్తి ప్రవేశిస్తుంది అన్నారు ఇక్కడ. దానివల్ల మనుషులకి దోషము రాదు కనుక కుంతి పాతివ్రత్యము ఏమీ చెడలేదు. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ పైగా ఈమె ఈ విధంగా సంతానం పొందుతున్న స్థితిలో ఆ సంతానానికి తండ్రి ఎవరు? పాండురాజు. క్షేత్రం ఆయనది గనక ఆ మహానుభావుడు ఎలా ఉన్నాడో చూడండి, ఆయన స్థితిని వర్ణిస్తున్నాడు ఇక్కడ. బ్రహ్మచర్య వ్రతస్థస్య తస్య దివ్యేన హేతున సాక్షాత్ ధర్మాదయం పుత్రస్తత్ర జాతో యుధిష్ఠిర. బ్రహ్మచర్య వ్రతములో ఉన్న పాండురాజుకి దివ్యమైన హేతువు చేత ధర్మరాజు సంతానంగా కలిగట్ట. దివ్యమైన హేతువు చేత అంటే ధర్మరాజు పుట్టుకు కారణం ఒక దివ్యమైన కారణం అది ప్రస్తావన చేస్తున్నారు. ఇప్పటివరకు ముగ్గురినే చెప్పుకున్నాం. తర్వాత మాద్రి అడిగింది పాండురాజుని, నాకు సంతానం కలిగితే బాగుంటుంది, కుంతికి చెప్పి నువ్వు నాకు వివరించు అంటే, అప్పుడు కుంతీదేవి మంత్రాన్ని మాద్రికి ఇస్తే మాద్రి ఒక్కసారి నువ్వు ఒక దేవతని పిలువు అని చెప్తే వెంటనే ఇద్దరు దేవతలను పిలిచింది ఆవిడ, అశ్విని దేవతల్ని. అశ్విని దేవతల వల్ల కలిగిన వాళ్ళే నకుల సహదేవులు, సామాన్యులు కారు. ఇది తెలుసుకోవాల్సినది. అయితే మళ్ళీ మరొక సంతానాన్ని కూడా పొందితే బాగుండు అంటే కుంతి మందలించింది, నేను నీకు మంత్రమిచ్చి ఒక్కసారి ఒక్క దేవతని పిలువంటే నువ్వు వెంటనే ఇద్దరిని పిలిచావు, అది మొదటి దోషం. కోడసుమ ఎందుకంటే అసలు కుంతినే అడుగుతాడండి మహానుభావుడు, నువ్వు మరొక దేవతని పిలువు నాలుగో వారిని అంటే. కుంతి ఎంత చక్కగా చెప్తుంది అంటే, ఇటువంటి ఉత్పత్తికి కూడా ముగ్గురు చాలు, నాలుగో వారిని కానీ పొందినా ఐదో వారిని పొందినా కూడా దోషం వస్తుంది అని కుంతి ఎంత అద్భుతంగా చెప్తుందో. ఇది కుంతి యొక్క విషయం ఇది. ఒకవేళ నేను నాలుగుని పొందినా లేదా ఐదవ దాన్ని పొందినప్పటికీ నేను దోష కలిగిన దాన్ని అవుతాను అని చెప్తుంది. అప్పుడు నన్ను బంధకి అంటారు సుమా అన్నది ఇక్కడ, బంధకి అంటారు ఇక్కడ. అందుకు ఆ దోషం వస్తుందని ఆమె ఉపేక్షిస్తే అప్పుడు మాద్రికి కలిగినది. అప్పుడు కుంతి చెప్పిన ధర్మ ప్రకారంగా ఆ ఇద్దరు పుత్రులతో నకుల సహదేవులు కలిగారు. ఈ ఐదుగురితో ఆ దివ్యమైనటువంటి ఆ క్షేత్రమునందు నామకరణము జరిగింది. ఆ శతశృంగము దగ్గర ఋషుల యొక్క శిక్షణలో విద్యాభ్యాసం చేశారు ఆ మహానుభావులు ఐదుగురు కూడా. అక్కడ ఒక రాజర్షి నివృత్తి ధర్మాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి వాడు, ఆయన విద్యను నేర్పాడు వీళ్ళకి. అనేక మంది ఋషుల ద్వారా వివిధములైన శాస్త్రములన్నీ అధ్యయనం చేసి ఆ మహానుభావులు అక్కడ తేజరిల్లుతున్నారు. ఈ వార్తలన్నీ ఎప్పటికప్పుడు చేరబడుతున్నాయండి. ఆ చేరబడుతున్నప్పుడు ముందు ధర్మరాజు పుట్టాడన్న వార్త తెలిసేకే ఇక్కడ ఒక ఉత్పాతం జరిగింది. దాని విషయం అంటే ధృతరాష్ట్రుడి దగ్గర ఆ విషయం రేపు ప్రస్తావన చేసుకుందాం. ఇవాళ మనం పాండవుల యొక్క జనన గాథ శ్రవణంతో ధన్యులమయ్యాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.